చాలా బాగా పాడుతున్నారే. పై షడ్యం మందరం. చూడండి. పండగ పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా. పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పుణ్యమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు.